ガーねさらねだまがだまがまがさりさねがまがねがまがまだまだにだにだにり ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో హంసాన దీరాగాలే వేదం వేదం అణు అణువు నరాదు సంగమమే ఒక యోగం నిరిసని నమగ గరమగరిసని నిరిసని నమగ మదని సరి సగారి మగద మగ మదని తాని ధని రగమరిగ సాగర సంగమమే ఒక యోగం చారజల ధులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలే మృగ వేదం అణు అణువున సుగమము రసమయ నిగమము భరతము గానా పంచ ప్రాణాల నాట్య వినోదం జయంతి తే సుకృతి నో రస సిద్ధ కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే చరా మరణజం భయం నాస్తి జరా మరణజం భయం నాస్తి జరా మరణజం భయం.